రోదసి 13వ భాగం. త్వరలోనే అమెరికా కూడా తన స్వంత ఉపగ్రహాల్ని పంపించటం ఆరంభించింది. 1958 జనవరి 31న ఫాన్ బ్రౌన్ మొట్టమొదటి అమెరికన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టగలిగాడు. క్రమంగా ఎన్నో దేశాలు వందల కొద్దీ ఉపగ్రహాలని రోదసిలోకి పంపించాయి. ఈ ఉపగ్రహాలు భూమి మీద పరిస్థితులని కనిపెడుతూ ఉంటాయి. కొన్ని ఉపగ్రహాలు ఆకాశం నుండి భూమిని ఫోటోలు తీస్తాయి. ఆ విధంగా శాస్త్రవేత్తలు మేఘాల ఆకారాలు బట్టి వాతావరణ పరిణామాలని అంచనా వేయగలరు. హరికేన్ల పుట్టుక పరిణామాలని నిశితంగా గమనించగలరు. మరికొన్ని ఉపగ్రహాలు భూమి మీద ఓ స్థానం నుండి వచ్చిన సమాచారాన్ని మరో స్థానానికి రిలే చేయగలవు. ఆ విధంగా భూమి మీద ఒకచోట ఉండే జనం ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనని టీవీలో చూడొచ్చు. కక్ష్యలో ఉపగ్రహం ఎలా కదులుతుంది అన్న దానిని బట్టి భూమి మీద వివిధ ప్రాంతాలలో గురుత్వాకర్షణ ఎలా మారుతుందో అధ్యయనం చేయొచ్చు. ఆ విధంగా భూమి ఆకృతిని ఇంకా ఖచ్చితంగా గీయవచ్చు. కొన్ని ఉపగ్రహాలు వాతావరణపు పై పొరలలోకి చొరబడలేని కిరణాల గురించి సమాచారం రాబట్టగలవు. ఆ కిరణాలు వాయుమండలాన్ని చేరుకోబోయే ముందే ఇవి గుర్తుపట్టగలవు. సూర్యుడి నుండి రోదసిలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే కిరణాలని ఇవి గుర్తిస్తాయి. ఆ విధంగా రోదసి గురించి, విశ్వాన్ని గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. కొన్ని ఉపగ్రహాలు వాయుమండలానికి ఎంతో ఎత్తున విద్యుదావేశం గల అణురాసులని గుర్తించాయి. అలాంటి అణురాసుల వలయాలు భూమి చుట్టూ ఉన్నట్టు తెలిసింది. వీటికే వాన్ అలెన్ కిరణ వలయాలు అని పేరు పెట్టారు. ఈ వలయాలు భూమిని ఎంతో ఎత్తున సూర్యుడికి వ్యతిరేక దిశలో తోకలా విస్తరించి ఉన్నాయి. అసలు అటువంటి వలయాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఊహించనే లేదు. ఉపగ్రహం మరి కాస్త వేగంగా కదిలితే భూమిని పూర్తిగా వదిలిపోతుంది. సెకనుకి 11.2 కిలోమీటర్లు పలాయని వేగం అని గుర్తుంచుకోవాలి. 1959 జనవరి 2న సోవియట్ అతివేగవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది చంద్రుడికి దగ్గరగా పోతూ చంద్రుణ్ణి దాటి రోదసిలోకి చొచ్చుకుపోయింది. భూమికి ఎప్పుడూ తిరిగి రాలేదు. అది సూర్యుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి గురించి ఎంతో సమాచారం సేకరించి రేడియో ద్వారా భూమికి ప్రసారం చేసింది. అదే మొట్టమొదటి ప్రోబ్. 1959 సెప్టెంబర్ 12న సోవియట్ మరో ప్రోబ్ని ఖచ్చితంగా గురిపెట్టి వదిలింది. అది సరిగ్గా చంద్రునితో ఢీకొంది. మరో ప్రపంచపు ఉపరితలం మీద రాలిన మొట్టమొదటి కృత్రిమ వస్తువు అదేనేమో. 1959 అక్టోబర్లో మళ్ళీ సోవియట్లే కెమెరాలు ఉన్న ప్రోబ్ని చంద్రుడి చుట్టూ తిరిగేలా పంపించారు. చంద్రుడి యొక్క ఆవలి వైపు మొట్టమొదటి చిత్రాలు అలా వచ్చినవే. చంద్రుడు ఎప్పుడూ భూమికి తన యొక్క ఒక ముఖాన్ని చూపిస్తూ ఉంటాడు. అవతలి ముఖాన్ని అంతవరకు భూమి మీద ఎవరూ చూడలేదు. ఆ తరువాత అమెరికా కూడా ప్రోబులు పంపడం ప్రారంభించింది. వీటిలో కొన్ని చంద్రుడి చుట్టూ కక్ష్యలోకి వెళ్ళి చంద్రుణ్ణి అణువణువు ఫోటోలు తీశాయి. కొన్ని ప్రోబులు చంద్రగ్రహం మీద బద్దలైపోకుండా సున్నితంగా దిగగలిగాయి. చంద్రుడి ఉపరితలాన్ని చాలా సన్నిహితంగా చిత్రాలు తీయగలిగాయి. చంద్రుడి ఉపరితలంలో ఉండే మట్టి రసాయనిక లక్షణాలని తెలుసుకునే వీలయ్యింది. అమెరికన్లు, రష్యన్లు ఇవన్నీ సాధించినా కాలక్రమేణా అమెరికన్లకి ఇంకా మెరుగైన ఫలితాలు రాసాగాయి. కొన్ని ప్రోబులు ఇంకా దూరం వెళ్ళాయి. కొన్ని అమెరికన్ ప్రోబులు వీనస్ గ్రహం దరిదాపుల నుండి ఆ గ్రహంలో పరిస్థితులని పరిశీలించాయి. అనుకున్న దానికన్నా వీనస్ ఉష్ణోగ్రత ఎక్కువ అని తెలిసింది. మరికొన్ని అమెరికన్ ప్రోబులు మార్స్ అంటే కుజుడు లేక అంగారక గ్రహానికి, మెర్కురీ అంటే బుధగ్రహానికి ప్రయాణించాయి. అక్కడి నుంచి ఎన్నో ఫోటోలు పంపాయి. ఆ ఫోటోల సహాయంతో ఆ గ్రహాల ఉపరితలం గురించి ఖచ్చితమైన పటాలు తయారు చేయడానికి వీలయ్యింది.